ఉపదేశ విధి తథావదస్తం శరణాగతం స్వం సంసారదావానల తాపతప్తం నిరీక్ష్య కారుణ్యరసాగ్ర దృష్ట్యా దద్యాదభీతిం సహసా మహాత్మా విద్వాంసతస్మా అపసత్తి మీయుషే ముముక్షవే సాధ్యథోర్తకారిణే ప్రశస్త్ర చిత్తాయ సమాన్వితాయ తత్వోపదేశం కూపేన కుర్యాత్. 43-44 ఉపదేశ విధి 73 మహాత్మా తథా ఆ విధముగా శరణాగతం శరణు మహాత్ముడైన ఆ గురువు వదస్తం పలుకుచున్నట్టియు స్వంతనను జొచ్చినట్టియు సంసార దావానల తాపతప్తం సంసార దావాగ్ని యొక్క తాపముచే తప్పింపచేబడిన ఆ శిష్యుని కారుణ్యరసార్ద్ర దృష్ట్యా కారుణ్యరసముతో ఆర్ద్రమైన దృష్టితో నిరీక్ష్య చూచి సహసా వెంటనే అభీతిం అభయమును దద్యాత్ ఈయపలేను. సహా ఆ విద్వాన్ విద్వాంసుడైన గురువు అపసక్తి మీషే తనను సమీపించినట్టియు ముముక్షవే మోషేచ్ఛ కలిగినట్టియు సాధు బాగుగా యథోక్త కారిణే చెప్పిన ప్రకారము శాస్త్రోక్త కర్మాధికమును చేయునట్టియు ప్రశాస్త్ర చిత్తాయ శాంతమైన చిత్తము కలిగినట్టియు సమాన్వితాయ సమముతో కూడిన తస్మై ఆ శిష్యునకు కృపయ దయలో తత్వోపదేశం తత్వోపదేశమును కుర్యాత్ ఏవ తప్పక చేయవలెను. శిష్యుని ఆ తరమగు అంతరంగమునకు సంబంధించిన అధికారము అతని మాటల ద్వారా మాత్రమే తెలియనుగాన వాటి ద్వారా అతడు అధికారి అని తెలుసుకొనిన పిమ్మటనే గురువులు అభయదానో పదేశాదులను ఇయవలెనను విషయము తథావదంతం ఇత్యాది వాక్యముచే సూచితమైనది. మహాత్మా క్షుద్రబుద్ధి కానివాడు వెంటనే అభయమును ఈయపలెను అని చెప్పుటచే భయము చెందిన వారి భయమును వెంటనే తొలగించవలెను అని సూచింపబడినది. అభయము చెందినవారి భయము తొలగిన పిమ్మటనే పురుషునకు ఉపదేశింపబడిన విషయమును గ్రహించు సామర్థ్యముండును. భయపడిన వాని భయము చాలకాలముండున్నట్లు ఊర్కొనరాదు అని సూచించుటకే సహసా అనుపదము ప్రయోగింపబడినది. వానికి ముందుగా అభయప్రదానము చేసి పిమ్మట అధికారానుసారముగా ఉపదేశము చేయవలెను అని విద్వానిత్యాది శ్లోకములో చెప్పుచున్నాడు. గొప్పవాడగు గురువు సాధ్యధోక్త భయపడిన విద్వాన్ బ్రహ్మవేత్తలలో 74 శ్రీ వివేక చూడామణి కారిణే విహితానుష్ఠానమును చక్కగా చేయువాడు. ఇట్లు చెప్పుటచే శిష్టత్వము సూచితమైనది. శ్రూ నావిరతో దుశ్చరితాన్నా శాంతో నాసమాహితః నాశాంతమానసోవాపి ప్రజ్ఞానేనే నమాప్నియత్. చూ 34 శ్లోవ్యా అని శృతిననుసరించి శిష్యునియందు శ్రోత్రియత్వము పాపరహితత్వము మోక్షకామభిన్న కామశూన్యత్వము అనునవి ఆవశ్యకములని భావము. ప్రశస్త్ర చిత్తాయ దేహము మొదలు బ్రహ్మవర్కును గల భోగ్య వస్తువుల నుండి విరక్తుడై తన లక్ష్యమునందు స్థిరముగనున్న మనస్సు కలవాడు. సమాన్వితాయ బాహ్యేంద్రియములను నిగ్రహించుకొన్నివాడు. దీనిచే అధికారికి విశేషణమగు సమాధి షట్కము సూచితమైనది. వైరాగ్యాది గుణమండితుడగు అట్టి శిష్యునకు కృపయా అతని దోహకమును తొలగింపవలెనను ఇచ్ఛ చేత ఆప్తకామునకు మరియొక విధముగు కోరిక ఏదియు ఉండదు కదా. ఏవ అను దానిని కుర్యాత్ అను పదముతో అన్వయించి తప్పక చేయవలెను అను నర్ధము చెప్పవలెను. అధికారి లభించినప్పుడు ఔదాసీన్యము వహింపరాదు. సత్పాత్రకు ఉపదేశింపబడిన బ్రహ్మ విద్య లోకానుగ్రహమునకే సుప్రతిష్ఠితమగును అని భావము. ఈ విధముగ సర్వానర్థములకు హేతువగు అవిద్యను తొలగించడి బ్రహ్మ విద్యా పారంపర్యమును అవిచ్ఛిన్నముగా కాపాడుట తన శిష్యుని బంధము నుండి విడిపించుట అనునవి ఉపదేశమునకు ఫలములని తాత్పర్యము. ఈ ప్రకరణ గ్రంథమున ప్రతిపాద్యమగు విషయము శ్రోతల బుద్ధిలో చక్కగా ప్రవేశించుటకే గురుశిష్య సంవాద రూపమున ప్రారంభము చేయబడినది. కావుననే శృతులందుగూడా అక్కడక్కడా ఆఖ్యాయికలు కానవచ్చుచున్నవి. ఈ విధముగా చెప్పుటచే గురువు యొక్క లక్షణము, శిష్యుని లక్షణము ప్రశ్నింపవలసిన అన్ని విషయములు మనకు అనాయాసముగా తెలియను. ఉపదేశ విధి 76. అప పరమకారుణికుడగు గురువు కథం తరేయం భవసిద్ధు మేతు ఇత్యాది వాక్యమున సూచితమగు శిష్యునకు కలిగిన భయముసు వెంటనే తొలగింపవలేనను అభిలాషతో చెప్పుచున్నాడు. మాభీష్ట విద్వంస్తవ నాస్త్యపాయ సంసార సింధోస్త రణస్త్యుపాయ ఏనే వయతాయ్యతయో స్యపారం తమేవ మార్గం తవ నిర్దిశామి. 45. హే విద్వన్ ఓ విద్వాంసుడా, మాలేష్ట భయపడకుము, తవ నీకు అపాయ అపాయము నాస్తి లేదు. సంసార సిద్ధి సంసార సముద్రము యొక్క తరణే చాటుటయందు ఉపాయ ఉపాయము అస్తి ఉన్నది. యతేహ యతీశ్వరులు ఏనైవ ఏ మార్గముచే అస్య దీని యొక్క పారం ఆవలి ఒడ్డును యాతాహ పొందినారో తమ్మా మార్గమేప మార్గమునే తవ నీకు నిర్దిశామి బోధించుచున్నాను. ఏం నీకు భయములేకుండుగాక అని అభయము ఇయ్యబడినది. వివేదికమును సంపాదించుకొని గురుకరుణ లేనిచో దుహఖ తరణము శక్యము కాదు అను నభిప్రాయముతో నా దగ్గరకు వచ్చినావు. కావున తెలియవలసిన విషయము నీకు తెలియను అని సూచించుటకే విద్వన్ అని సంబోధించినాడు. బాగుగా యథావిధిగా చేయు నీకు నహి కళ్యాణకృత్శ్చిద్దుర్గతి తాతగచ్చతి నాయన. నుంచి పని చేయవాడన్నటికీ చెడిపోడు అను స్మృతిననుసరించి అపాయమేమీయులేదు. అందుచేత దీనినెట్లు తరింతును ఏమీ అని భయపడకుము. ఈ విధముగా ముందుగా ఓదార్చి కథమోస్త్యుపాయ అను ప్రశ్నకు సమాధానముగా సంసార సిద్ధి స్తరణకే స్త్యుపాయ అని చెప్పుచున్నాడు. ఆ విషయమున బాగుగా శ్రీవివేక చూడామణి 76. విశ్వాసము కలుగుటకే ఆ ఉపాయమును సప్రమాణముగా చెప్పుచున్నాడు. ఏ ఉపాయముచే ఈ సంసార సింధువు యొక్క పాఠం అంతమును యతేహ ప్రయత్నశీలురగు సన్యాసులు పొందినారో ఆ మార్గమునే నీకు ఉపదేశింతును. అవ అట్టి మార్గమును గూర్చి వినుటేందు ఎక్కువ ఆసక్తి కలుగుటకే సామాన్య రూపమున మరల ఆ ఉపాయమును చూపుచున్నాడు. అస్త్యుపాయో మహాన్ కశ్చిత్ సంసార భయనాశన తేన తీత్వా భవాంబోధిం పరమానంద మాప్స్యసి. 46. ఒకానొక సంసార భయనాశన సంసార భయమును నశింపజేసెడు కశ్చిత్ మహాన్ గొప్పదైన ఉపాయ ఉపాయము అస్తి ఉన్నది. తేన దానిచే భవాంబోధిం సంసార సముద్రమును తీర్వా దాటి పరమానందం గొప్ప ఆనందమును ఆప్యసి పొందగలవు. సంపాదించదగిన సాధనములచే మహాన్ అధిక శ్రమచే సాధింపశక్యమైనది. తేన చెప్పబడబోవు ఆ ఉపాయముచే భవాం బోధిన్ తీర్వా దుస్తరమైన సంసార సాగరమును దాటి అనగా దానికి మూలమగు అవిద్యను తొలగించుకొని పరమానందం నిరవధికమైన శాశ్వత సంతోషమును పొందగలవు. నీవు కోరునది దుహఖ నివృత్తియే కదా. నేను చెప్పబోవు ఉపాయముచే ఆ దుహఖము పూర్తిగా తొలగిపోవును. నిత్యము నిరతిశయము అగు ఆనందము ఆవిర్భ విందును అని చెప్పుచు శిష్యునకు మిక్కిలి ఉరట కలిగించుచున్నాడు. అవ ఆ ఉపాయమునే విశేషరూపమున ఉపదేశించుచున్నాడు. జయవేదానార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమం తేనాత్యంతిక సంసార దుహఖనాశో భవత్యను. 47. ఉపదేశ విధి 77. ఉత్తమం ఉత్తమమైన జ్ఞానం జ్ఞానము వేదాంతార్థ విచారణ ఉపనిషత్తుల అర్థము విచారణ చేయుటచేత జ్ఞానం జ్ఞానము జాయతే ఆవించును తేన దానిచేత అను వెంటనే ఆత్యప్తిక సంసారదుఖనాశ పూర్తిగా సంసారదుఖము యొక్క నాళము భపతి కలుగును. వేదముల యొక్క చివరి భాగములు వేదాంతములు అనగా ఉపనిషత్తులు. వాటి యొక్క ఏ అర్థము కలదో అనగా అపక్రమము అపసంహారము మొదలగు తాత్పర్య నిర్లయకములగు ఆరు లింగములచే ఉపనిషత్తులలో ప్రతిపాదితమును సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమును నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమును అగు ఏ పరమాత్మ స్వరూపమున్నదో దాని యొక్క విచారణ దాని యొక్క నిర్ణయమునకు అనుకూలమగు మానస వ్యాపారము చేత ఉత్తమం. జ్ఞానం సంశయాదులతో మిశ్రము కాని జ్ఞానము అనగా నిర్ణయము కలుగును. తేన ఆ నిర్ణయముచే అత్యంతిక సంసార దుఃఖన సహ స్వసమానాధికరణ దుఃఖం ప్రాగభావ సమాన కాలికమగు దుఃఖనాశమున్నగా ఈ నిర్ణయము కలిగిన వానియందు ఇక ఎన్నటికిని దుఃఖ ప్రాగభావము ఉండదు. అనగా మున్ముందు మరల దుఃఖములు కలుగుట ఉండదు. అట్టి దుఃఖనాశము అను అట్టి నిర్ణయము కలిగిన వెంటనే భవతి కలుగును. ఒకటి అవతి ఇప్పుడు అట్టి నిర్ణయమునకు అసాధారణ కారణమును చెప్పుచున్నాడు. శ్రద్ధాభక్తి ధ్యానయోగాన్ కుముక్షోర్ముక్తేర్ హేతు స్వక్తి సాక్షాచ్చురుతేర్గి యో వా ఏతేష్వేవ తిష్ఠత్యముష్య మోక్షో విద్యాకల్పితార్దేహబస్థాత్. 48 శ్రీ వివేక చూడామణి. సాక్షాత్ సాక్షాత్తుగా శృతేగి వేదవాక్యము ముముక్షో విచ్చగలవానికి ముక్తే మోక్షమును పొందుటకు శ్రద్ధాభక్తి ధ్యానయోగాన్ శ్రద్ధాభక్తి ధ్యానయోగములను హేతూన్ హేతువులనుగా వక్తి చెప్పుచున్నది. యహవా ఎవ్వడు ఏతేష్యేవ ఈ శ్రద్ధాదులయందే తిష్ఠతి స్థరముగానుండునో అముష్యవానికి అవిద్య కల్పితాత్ అవిద్యచేనేర్పడిన దేహబద్ధాత్ దేహబంధము నుండి మోక్ష మోక్షము కలుగును. మోము పొంద శ్రద్ధ అనగా శాస్త్రస్య గురువాక్యస్య ఇత్యాది శ్లోకమున ప్రతిపాదితమగు గురువచన వేదాంత వాక్యములేందు విశ్వాసము. భక్తి అనగా స్వస్వరూపాను సంధానము. ఇదియే నిధిధ్యాసనము. ధ్యానము అనగా తతప్రత్యేక తానతా ధ్యానం. ఆలక్ష్యమునందు అవిచ్ఛిన్నమగు ప్రత్యయమును అనగా జ్ఞానమును కలిగియుండుట అనియోగ సూత్రమునందు నిర్దిష్టమైనది. ఇదే సమ్యస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా అని పూర్వోక్త మగు సమాధానము సు యోగశ్చిత్త వృత్తి నిరోధ అనుపాతుజల యోగ సూత్ర నిర్దిష్టమగు చిత్తవృత్తి నిరోధము మనస్సు ఇటునటు సంచరింపకుండునట్లు నిలుపుకొనుట యోగము. వీటిలో శ్రద్ధ అన్నింటికినీ హేతువు. భక్తి ధ్యానయుగములలో ఉత్తరోత్తరము పూర్వ పూర్వమునకు హేతువు. చిత్తవృత్తిని నిరోధించిన పెదప సమాధానము. సమాధానము కరిగిన పెదప ఆచార్యోపదేశము జరిగిన వెను వెంటనే స్వస్వరూపాను సంధానరూపమగు నిధిధ్యాసనము సంభవించును కదా. ధ్యానం అనుపదము ధ్యాయిచిస్తాయాం అనుధాతువు నుండి నిష్పన్నమైనది గాన దీనికి యుక్తులచే అనుచింతనము చేయుట అనెడు మననము అని అర్థము. ఇదే నిధిధ్యాసనమునకు సాక్షాత్తుగా లేదా ధ్యానమనగా జ్ఞాన ప్రతిబంధకములగు సకల దురితములను తొలగించడి సగుణ ధ్యానము. ఈ అర్థములలో ఏ అర్థము చెప్పినను అట్టి ధ్యానమునకు చిత్తము యొక్క బాహ్యకరణము ఉపదేశ విధి వృత్తులను నిరోధించుట అను యోగము కారణము అని చెప్పుట యుక్తమే లేదా యుజ్యతే అనేన ఆత్మసాక్షాత్కారణ దీనిచే ఆత్మసాక్షాత్కారమును పొందునుగాన యోగము అను విగ్రహముచే యోగమనగా ఆత్మసాక్షాత్కార సాధనము అని అర్థము. కావున భక్తిశ్చాసోయోగ ధ్యానం చ తత్యోగ అను విగ్రహములచే భక్తి యోగము ధ్యానయోగము అని చెప్పవచ్చును. అనగా భక్తి అనెడు యోగము ధ్యానమనెడు యోగము అని అర్థము. ముముక్షువునకు ముక్తేహ బంధని వృత్తికి హేతువులను శ్రద్ధాభక్తి ధ్యాన యోగాద వేహి అను కైవల్యోపనిషత్తు స్పష్టముగా చెప్పుచున్నది. లేదా ముక్తేహ ముక్తి హేతువగు జ్ఞానమునకు సాక్షాద్ధేతున్ సాక్షాత్తుగా కారణములనుగా అవేహి అనుపదముతో గూడిన శృతి శ్రద్ధాభక్తి ధ్యానయోగ సహాయముతో తెలుసుకొనుము. జ్ఞానమును పో అని చెప్పుచున్నది అని అర్థము. ఏ పురుషుడు ఈ శ్రద్ధాభక్తి యోగములయందే స్థరముగా నుండునో అనగా ఎల్లప్పుడునూ శ్రద్ధాళువై భక్తిమంతుడై ధ్యానము చేయువాడై యోగియేయుండునో అముష్య అట్టి అతనికి అదనస్తు విప్రకృష్టం అని చెప్పిన రీతిగా దూరమునందున్న వస్తువును బోధించు అదశబ్దమును ప్రయోగించుటచే అట్టి అధికారి దుర్లభుడని సూచించున్నాడు. వానికి అజ్ఞానకల్పితమగు అహంకారాది దేహబంధము నుండి మోక్షము సిద్ధించును అని అధ్యాహారమియోవా అనుచోట వై అనుదానికి అవధారణము అర్థము. దానికి అంతమునందు అన్వయము. మోక్షము తప్పక సిద్ధించును అని యర్థము. ఏతేష్వేవ అనుచోటనున్న ఏవ అనునది పొందుము. ఇవే 79 సాధనములు. ఏతద్భిన్న సాధనములనాశ్రయించినచో ప్రయోజనము లేదని చెప్పుచున్నది. 80 శ్రీవినేక చూడామణి ఆవ. ఇప్పుడు గురువు సంసార హేతువును దాని ప్రధాన లక్షణమును దానిని నివారించుకొనునుపాయమును దానికి కారణమును సంగ్రహముగా శిష్యునకు చెప్పుచున్నాడు. అజ్ఞానయోగాత్ పరమాత్మనస్తవ హ్యనాత్మబంధస్తత ఏవ సంస్కృత్యః తయోర్వివేకోదిత బోధవహ్ని రజ్ఞానకార్యం ప్రదహేత్సమూలం. 49 పరమాత్మనః పరమాత్మవైన తప నీకు అజ్ఞానయోగాత్ అజ్ఞాన సంబంధము వలన అనాత్మబద్ధోహి అనాత్మవస్తువులతో సంబంధమేర్పడినది కదా. తతః ఏవ అందువలననే సంస్కృతః సంసారము. తయోః ఆత్మానాత్మల యొక్క వివేకోదిత బోధవహ్ని వివేకము వలన కలిగిన జ్ఞానాగ్ని సమూలం సమూలమైన అజ్ఞానకార్యం అజ్ఞానకార్యమును ప్రదహేత్ దహించును. పరమాత్మవైన నీకు అజ్ఞానయోగాత్ అనాది అయిన అవిద్యా సంబంధము వలన అనాత్మబద్ధ అనాత్మలగు స్థూల సూక్ష్మ కారణ శరీరములందు ఆత్మత్వబుద్ధి దానివలననే జన్మము వార్ధక్యము మరణము సుఖము దోహకము జడత్వము మొదలగు ధర్మముల అధ్యాసరూపమగు సంసారము. ఆ ఆత్మానాత్మల వివేకమనగా భేదజ్ఞానము దానివలన కలిగిన బోధవహ్ని అనగా సాక్షాత్కార రూపమగు అగ్ని సమూలం అజ్ఞానరూపమగు బీజముతో కూడినదియు అజ్ఞానజనితమును అగు అహంకారము మొదలు దేహము వరకును గల బంధమును దానివలన కలిగిన జన్మ జరామరణాదరూప సంసారమును ప్రదహేత్ పూర్తిగా భస్మము చేయును. ఈ విధముగా సంసారమునకు కారణము అనాత్మబంధము దానికి కారణము నీకు అజ్ఞాన సంబంధము. అది నివర్తించుటకు ఉపాయము పరమాత్మ బోధము దానికి కారణము ఆత్మానాత్మ వివేకము అని చెప్పినట్లు ఉపదేశ విధి 81 అయినది. అజ్ఞానము వలన కలిగిన బంధము నుండి విముక్తి కావలేనన్నచో జ్ఞానము వలననే కలుగును గాని మరి దేనివలనను కలుగదు గాన వేదాంత విచారము వలన కలుగు ఉత్తమ జ్ఞానము సంసారదుహక నాశక మనుటలో అపపత్తి చూపబడినది. అవా ఈ విధముగా గురుముఖారవిందము నుండి వెడలిన వాక్యామృత ప్రవాహముచే ఆనందమును పొందిన శిష్యుడు ఆతని ముఖకల సమునుండి నిరర్గళముగా ప్రవహించుచున్న వాక్యామృత సింధువులో పూర్తిగా మునుగవలెనని అభిలషించుచు తన సకల సందేహములను తొలగించుటకే అతనిని ప్రశ్నించుటకు సవినయముగా ప్రార్థించుచున్నాడు.